Lolita, hello Lolita. Ee duram kuda duram laga tochade. చూస్తే మారాం చేసే నామదే, ఈ దూరం కూడా దూరం లాగా తోచదే. లోలిత హలో లీటా, నీ కసి కన్నులతో గుండె నిట్ట కొయ్యకే, రమ్మంట నా వెంట, నమ్మది తోడేసి మౌనంగా నువ్వు ఉండకే. ఓ మందారంలా పూసే వయసు ఆగవా, మనసేలాగే మాయవా, నీ రూపం చూస్తే మారాం చేసే నామదే, ఈ దూరం కూడా దూరం లాగా తోచదే. లోలిటా హలో లీటా, నీ కసి కన్నులతో గుండె నిట్ట కొయ్యకే, రమ్మంట నా వెంట, నమ్మదే తోడేసి మౌనంగా నువ్వు ఉండకే. కొంచెం నీ అందాన్ని గెలువని